ప్రశాంత నిశి వేళ 51వది రాజరికపు సంఖ్యతో నీ పాత్రలోనున్నదాన్ని నా నోటిలో పోసి నన్ను ఊరించి తరువాత అకస్మాత్తుగా మాయమైపోతావు. ఈ అనుభూతితో అజాగరూక స్థితిలో తృప్తి లభించవచ్చును, కానీ నాకు ఇంకా దాహంగానే ఉంది. నువ్వు ఒక జుగుప్సాకరమైన ఆకారానికి ఒక సజీవ చిహ్నంగా నటిస్తున్నావు. నేను పర్వతాలలో అతి ఎత్తైన దాన్ని అధిరోహించాను, సముద్ర పర్వతాల్లో వెతికాను. రెండు విభిన్న ఆలోచనతో కలిగిన పరస్పర విరుద్ధ లక్షణాలు గల రెండు ధ్రువాలు ఉండటం నేను చవిచూచాను, వాటితో పెరిగాను. ఒకటే ఆధారం నుండి వెలువడిన ప్రశ్న, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నేను బాధపడుతున్నాను, ఎందుకంటే నేను ఒక బలి పశువును కనుక. ఏదో ఒక రోజున దయాళు అయిన ప్రభు నా సహాయానికి వస్తారని నాకు ఒక ఆశ ఉన్నది. నేను అసహ్యపు ఆలోచన మొదలుపెట్టి నాలోని నా ఉద్దేశాల నుండి ప్రతిదీ ముందుకు పోతున్నదని నిర్ణయిస్తే నా బాలుని వంటి సహజ హృదయం తన కన్నీ తెలుసునని అదేమిటో తెలుసునని వ్యవహరిస్తుంది. అయినప్పటికీ అంతసేపు జాగరూక మనస్సు యొక్క వైకల్యం, నిద్రాణ మనస్సు యొక్క భయాలు నన్ను వికలాంగునిగా చేస్తాయి. నాకింకా తీరని తృష్ణ, నేను తృప్తి తీరేటటువంటి అసంతృప్తికి నన్ను ఈ తృష్ణ తీసుకువెళ్తుంది. అయినా నేను ఇంకా సంతృప్తి చెందలేదు. నా బాల్యంలోని కళలో ప్రకృతి రహస్యాల్లోనికి పోవడానికి నేను ఉపదేశం పొందాను. ఆమె అనుబంధం కోరాను ఎల్లప్పుడూ. మానవుడు తనకు తానుగా అభిప్రాయం ఏర్పరచుకోలేని, మంచికో చెడ్డకో ఇతరుల అభిప్రాయం మీదనే ఆధారపడే ఒక సంఘటన ఎవరన్నారు? సామాన్య ప్రజల కళలో జనులు అవమానపరచడం అల్పనాచకతలో వారు ఉద్ధరించబడిన వారుగా నేను చూశాను. సామాన్య ప్రజల కళలో జనులు అవమానపరచబడటం, కల్పనా జగత్తులో వారు ఉద్ధరింపబడిన వారుగా నేను చూశాను. కల్పిత జగత్తులో వివరించే మేధాశక్తికి మానవునికి ఉండాలి, లేకపోతే దాని పర్యవసానం ప్రపంచం నుండి పూర్తి వేర్పాటు వృత్తి.